జెన్యులు పుస్తకం 5వ భాగం. ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు సెత్రైట్. ఈ గొర్రె ఇక కంచె దాటి బయటికి పారిపోయే సమస్యే ఉండదు, కాబట్టి దానిని వెంబడించి పట్టుకోవాల్సిన తిప్పలు కూడా ఉండవు. ఈ గొర్రె సంతతిలో మరిన్ని పొట్టికాళ్ళ గొర్రెలు కనిపించాయి. కొన్నేళ్లలో అలాంటి పొట్టికాళ్ళ గొర్రెల మందల్నే తయారు చేశాడు రైట్. కొంతకాలం తర్వాత ఆ సంతతి అంతరించిపోయింది అనుకుంటూ ఉండగా నార్వేలో అలాంటి పొట్టికాళ్ళ వికారం ఒకటి కనిపించింది. వాటి నుండి గొర్రెల మందల్ని సాకారు. కానీ ఎందువలనో అలాంటి పరిణామాలేవి శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇదిలా ఉండగా 1886లో డచ్ వృక్ష శాస్త్రవేత్త హ్యూగో డి వ్రీస్కి ఒక ఆసక్తికరమైన విషయం కంటపడింది. గతంలో ప్రిమ్ రోజ్ అనే పూల మొక్కని అమెరికా నుంచి నెదర్లాండ్స్లో ప్రవేశపెట్టారు. ఒకరోజు ఒక నిర్జన ప్రదేశంలో ఈ మొక్కల తోట ఒకటి డీవ్రీస్ కంట పడింది. ఒకే మొక్క విత్తుల నుండి ఆ తోట అంతా పుట్టుకొచ్చి ఉంటుంది. అయినా కూడా మొక్కల్లో కొన్ని ఆసక్తికరమైన తేడాలు గుర్తించగలిగాడు డీవ్రీస్. కొంచెం ప్రత్యేకంగా తేడాగా ఉన్న మొక్కలు స్పోర్ట్స్ అంటే వైపరీత్యాలు అన్నమాట. కానీ అవి కూడా బాగా పెరిగి వర్ధిల్లుతున్నాయి. అలాంటి వాటిని కొన్ని తవ్వి తీసి తన పెరట్లో నాటుకున్నాడు డీవ్రీస్. మెండెల్ బఠాడీ మొక్కలతో చేసిన ప్రయోగాల్లాంటివే ఇతడు ప్రిమ్రోజ్ మొక్కలతో ప్రారంభించాడు. ప్రిమ్రోజ్ మొక్కల సంతతి కూడా అధిక శాతం తల్లి మొక్క పోలికలోనే ఉండేవి. కానీ అరుదుగా మాత్రం సంతతి మొక్క చాలా తేడాగా ఉండేది. అనువంశికతలో అలాంటి హఠాత్ పరిణామానికి ఉత్పరివర్తన అని పేరు పెట్టాడు డీవ్రీస్. అప్పటి నుంచి వికారాలు, వైపరీత్యాలు, మాన్స్టర్స్, స్పోర్ట్స్ మొదలైన పరిభాష పోయి మ్యుటేషన్ అన్న మాటే స్థిరపడింది. మొక్కల తరాల పరిణామంలో మెండెల్ గమనించిన సూత్రాలే డీవ్రీస్ కూడా గమనించాడు. మొక్కల మీద జాగ్రత్తగా కొలతలు తీసుకుంటూ ఎంత శాతం మొక్కల్లో ఏ లక్షణాలు ఉంటాయో నమోదు చేసుకున్నాడు. మెండెల్ లాగానే ఇతడు కూడా ప్రతి భౌతిక లక్షణాన్ని శాసిస్తూ 2 అంశాలు ఉంటాయని గుర్తించాడు. వీటిలో ఒకటి పరాగంలోనూ మరొకటి అండాశయంలోనూ ఉంటుందని కూడా అర్థం చేసుకున్నాడు. ఈ రెండిటి మధ్య జరిగే యాదృచ్ఛికమైన కలయికల వల్ల సంతతి లక్షణాలు నిర్ణయింపబడతాయి. 1900లో డీవ్రీస్ అనువంశికత ధర్మాలు అన్న గ్రంథరచనకి పూనుకున్నాడు. డీవ్రీస్కి తెలియకుండా మరో 2 వృక్ష శాస్త్రవేత్తలు కూడా అవే అనువంశికత ధర్మాలని కనుక్కున్నారు. వాళ్ళిద్దరూ కూడా 1900కల్లా వాళ్ళ ఆవిష్కరణలని ప్రచురించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ పేర్లు జర్మన్ వృక్ష శాస్త్రవేత్త కార్ల్ ఎరిక్ కారెన్స్, ఆస్ట్రియన్ వృక్ష శాస్త్రవేత్త ఇరిక్ టెర్మాక్ ఫాన్ ససినిక్. ఈ 3 వృక్ష శాస్త్రవేత్తలు తమ రచనలని ప్రచురించే ముందు ఈ రంగంలో అంతకుముందు ఎవరైనా ఏదైనా కృషి చేశారా అని సమీక్షించారు. 3 మెండెల్ రాసిన పత్రాలే తారసపడ్డాయి. తాము కనుక్కున్న సూత్రాలే మెండెల్ కూడా కనుక్కున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వాటిని మెండెల్ 40 ఏళ్ల క్రితమే కనుక్కున్నాడు. 1900లో 3 వృక్ష శాస్త్రవేత్తలు డీవ్రీస్, కారెన్స్, టెర్మాక్, ఫాన్ ససినిక్లు తమ ఆవిష్కరణలని ప్రచురించారు. కానీ 3 ఘనత అంతా మెండెల్దేనని వినమ్రంగా ఒప్పుకున్నారు. అందుకే నేడు మనం మెండెల్ అనువంశికత సూత్రాలు అని చెప్పుకుంటున్నాం. ఈ పరిణామాలన్నీ చూడటానికి మెండెల్ జీవించలేకపోయినా అతని ఖ్యాతి మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.